దేవత్యాహకం సవితః ప్రసవే బృహస్పతినా వాజితావాజం జేషమిత్యాహ సవితర్ప్రసూతగేవ బ్రహ్మణా వాజముజ్జయతి. దేవస్యాహకం సవితః ప్రసవే బృహస్పతినా వాజితా వరిషిష్ఠం నాగకం రుహేయమిత్యాహ సవితర్ప్రసూతగేవ బ్రహ్మణా వరిషిష్ఠం నాగకం రోహతి. తాత్వాలేన సర్కన్నిమితకం రోహతి. అతో వా అంగిరస ఉత్తమా స్వర్గం లోకమాయన్ సాక్షాదేవ యజమాన స్వర్గం లోకమేతి ఆవేత్తయతి. వజ్రో వీరస వజ్రేణైవ దిశోభిజయతి. వాజినాగుం సామగాయతే అన్నం వై వాజ అన్నమేవరుంధే. వాచో విష్మదేవేభ్యోపాక్రామత్ తద్వనస్పతీన్ ప్రావిశత్. శైలా వాగ్వనస్పతిషు వదతి యాదుందుభౌ తస్మాద్దుందుభిః సర్వా వాచోది వదతి. దుందుభేన్ సమాఘ్నంతి పరమా వా ఏషా వాక్. యాదుందుభౌ పరమయేవ వాచావరాం వాచమవరుంధే. అథో వాచమేవ వష్మయమానావరుంధే. ఇంద్రాయ వాచం వదతేంద్రం వాచం జాపయతేంద్రో వాచమజయిత్యాహ. ఏష వాచేతరిహీంద్ర యోజతే యజమాన ఏవ వాచముజ్జయతి. సప్తదశ ప్రవ్యాధానా జింధావంతి సప్తదశగ్స్తోత్రం భవతి. సప్తదశ సప్తదశ దీయంతే సప్తదశ ప్రజాపతిః. ప్రజాపతేరాజ్ఞై అర్వాసి సప్తదశి వాచ్యశేత్యాహ. అగ్నిర్వా అర్వా వాయుస్సప్తిః ఆదిత్యో వాజీ. ఏతాభిరేవాస్మై దేవతాభిర్దేవరథయ్యునక్తి వృష్టివాహినయ్యునక్తి. వృష్టివాహీ వై దేవరథ దేవరథమేవాస్మై యునక్తి. వాజినో వాజం ధావతకాష్ఠాన్ గచ్చతేత్యాహ. సువర్గో వై లోక కాష్ఠా సువర్గమేవ లోకయ్యంతి. సువర్గం వా ఏతే లోకయ్యంతి. రాజం ధావంతి రాంచో ధావంతి. రాగి బహి సువర్గో లోక మంత్రేతే చత్వారి ఛందాగుంసి ఛందోభిదేవీనాం సువర్గం లోకం గమయతి. ప్రమా ఏతే స్మాల్లోకాచ్యవంతే త్యాజం ధావంతే ఉదంచావర్తంతే. అస్మాదేవతేన లోకాన్నయంతి ప్రతిష్ఠిత్యై. ఆ మావాజస్య ప్రసవోజగమ్యాదిత్యాహ. అన్నం వై వాజ అన్నమేవావరుంధే. యథా లోకం వా ఏష ఉజ్జయంతి త్యాజం ధావంతే. కృష్ణలం కృష్ణలం వా దశభ్య ప్రయచ్చతి. యమేవతే వాజం లోకముజ్జయంతి తం పరిక్రీయావరుంధే. ఏకథా బ్రహ్మణ ఉపహరతి. ఏకథైవ యజమానే వీర్యం దధాతి. దేవా వా వోషధే స్వాజిమయుః కా బృహస్పతిరుదయతే సనైవారాన్నిరవణేన తన్నైవారాణాన్నేవారత్వం నైవారస్తలద్భవతి. ఏతద్వై దేవానాం పరమమన్నం ఎన్నేవారాః పరమేణైవాస్మాన్నాద్దేనామరమన్నాద్యమవరుంధే. సప్తదశసావభవతి సప్తదశ ప్రజాపతిః. ప్రజాపతేరాప్యే క్షీరే భవతి. ఋతురమేవాస్మిన్ దధాతి. సర్పిష్మాన్ భవతి మేధ్యత్వాయ. బాలస్పత్యో వా ఏదేవతయా యో వా జపేయే నగిదతే. బాలస్పత్యేషతో అశ్వాన్ సరేక్షత సస్రుషశ్చావగ్రామయతి. యమేవతే వాజం లోకముజ్జయంతి తమేవావరుంధే. అజీజిపద వనస్పదే ఇంద్రం వాజం నిమజ్జద్ధమిదిందుభేనుపుంచతి. యమేవతే వాజం లోకమింద్రియం దుందుభయముజ్జయంతి తమేవావరుంధే. తార్ప్యం యజమానం పరిధాపయతి. యజ్ఞావే తార్ప్యం యజ్ఞేనైవై నగుం సమర్థయతి. దర్భమయం పరిధాపయతి. పవిత్రం వై దర్భాః పునాత్తేవైనం వాజం వా ఏదో వరుత్సతే. యోగాజపేయజతే ఓషధు మే వాజ యద్దర్భమయం పరిధాపయతి వాజస్యావరుద్ధ్యై జాయయే హితు పోరోహావేద్యాః పత్రియాయే వైష యజ్ఞస్యారంభో న వచ్చిత్యై సప్తదశారత్రిర్యోపభవతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యైః తోపరశ్చతురశ్రద్భవతి గౌధూమం చాలం నవారేతే బ్రీహయోనయవాహాః యద్గోధూమాః ఏమమిహి ప్రజాపతిః సమృద్ధ్యై అథో అముమేవాస్మై లోకమన్నవంతం కరోతి వాసోభిర్వేష్టయతి ఏష వై యజమానః యద్యూపః సర్వదేవత్యం వాసః సర్వాభిరేవేనం దేవతాభిః సమర్థయతి అథో ఆక్రమణమేవ తత్సేతి యజమానః కురుతే స్వర్గస్య లోకస్య సమష్ట్యై ద్వాదశమాజ పదవీయాని జహోతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరమేవ ప్రీణాతి అథో సంవత్సరమేవాస్మా ఉపదధాతి స్వర్గస్య లోకస్య సమష్ట్యై రజభిః కల్పైరోహతి నవమే పురుషే ప్రాణాః నాభిర్దశమే ప్రాణాదేవ యథా స్థానం కల్పయిత్వా స్వర్గం లోకమేది ఏతావద్వే పురుషస్య స్వం యావత్ ప్రాణాః యావదేవాస్యాస్తి తేన సమసువర్గం లోకమేది సువర్గేవాగుమ్మగన్మేత్యాహ సువర్గమేవ లోకమేది అమృతా భూమేత్యాహ అమృతమవి సువర్గో లోకః ప్రజాపతే ప్రజాభూమేత్యాహ రాజాపత్యో వా అయం లోకః అస్మాదేవతేన లోకాన్నైతి సమహం ప్రజయా సంమయాః ప్రదేత్యాహ ఆశితమేవైతామాశాస్తే ఆసుపుటైర్ఘ్రంతి అన్నం వార్యం అన్నాద్యేనైవేనగుం సమర్థయంతి ఊషేయర్ఘ్రంతి ఏతేహి సాక్షాదన్నం యదూషాః సాక్షాదేవేనమన్నాద్యేన సమర్థయంతి పురస్తాత్ ప్రత్యంచం ఘ్రంతి పురస్తాద్భిప్రదేశేనమన్న మధ్యతే శీర్షదో ఘ్రంతి శీర్షదోన్న మధ్యతే దిగ్భ్యోఘ్రంతి దిగ్భ్యదేవాస్మా అన్నాద్యమవరుంధతే ఈశ్వరో వా ఏషమానాహతి హిరణ్యమధ్యమలోహతి అమృతం వై హిరణ్యం అమృతకం సువర్గో లోకః అమృత ఏవ సువర్గే లోకే ప్రతిష్ఠతి శతమానం భవతి సదాయ పురుషః సదేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి పుష్టైవా ఏతద్రూపం యతజా దుస్సంవత్సరస్యాన్యాన్ పశోన్ పరిప్రజాయతే వస్తాజిన మధ్యవరోహతి పుష్ట్యామేవ ప్రజననే ప్రతిష్ఠతి సప్తాన్న హోమాంజుహోతి సప్తవా అన్నాని యావంతేవాన్నాని తాన్నేవావరుంధే సప్తగ్రామ్యావోషయః సప్తారణ్యాః వయేనామవరుద్ధ్యై అన్నస్యాన్నస్య జుహోతి అన్నస్యాన్నస్యావరుద్ధ్యై యద్వాజపే యాజ్ఞనవరుద్ధస్యాశ్నీయాద్ అవరుద్ధేన వ్యర్థేత సర్వస్య సమవదాని జుహోతి అనవరుద్ధస్యావరుద్ధ్యై ఔదుంబరేణ శ్రువేణ జుహోతి ఊర్ధ్వా అన్నముదుంబరః ఊర్ధ్వదేవాన్నాద్యస్యావరుద్ధ్యై దేవస్య త్వాసమిదప్రసవరిత్యాహ సమిదప్రసూతదేవైనం బ్రహ్మణా దేవతాభిరభిషించతి అన్నస్యాన్నస్యాభిషించతి అన్నస్యాన్నస్యావరుద్ధ్యై పురస్తాత్ ప్రత్యంచమభిషించతి పురస్తాద్భిప్రదేశేనమన్నమద్యతే శీర్షదోభిషించతి శీర్షదోహ్యన్నమద్యతే ఆముఖాదన్వస్రావయతి ముఖత ఏవాస్మా అన్నాద్యం దధాతి అగ్నే స్వాసామ్రాద్యేనాభిషించామేత్యాహ ఏష వా అగ్నే సవః తేనైవైనమభిషించతి ఇంద్రస్య త్వాసామ్రాద్యేనాభిషించామేత్యాహ ఇంద్రియమేవాస్మిన్ నేతేన దధాతి బృహస్పతేభిషించామేత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతి బ్రహ్మణేవేనమభిషించతి స్వామగ్రహాగశ్చావదానీయాని కర్పిభ్య ఉపహరంతి అముమేవతేర్లోకమన్నవంతం కరోతి సురాగ్రహాగశ్చావదానీయాని చ వాజసుభ్యః ఇమమేవతేర్లోకమన్నవంతం కరోతి అథో ఉభయైరేషేవాభిషిక్ష్యతే హిమాసం కుర్వదే వాజసృతః ఇంద్రియస్యావరుద్ధ్యై అనిరుక్తాభిప్రాతస్స వనేస్తువతే అనిరుక్తః ప్రజాపతిః ప్రజాపతేరాప్తే వాజవతే ధర్మాభ్యంతినే అన్నం వై వాజ అన్నమేవావరుంధ్యే శివిష్టవతేభిస్తృతీయసవనే యజ్ఞో వై విష్ణు పశవశ్రిభిః యజ్ఞయేవ పశునః ప్రతిష్ఠతి బృహదంత్యం భవతి అంతమేవేనగ్నిశ్రేయమయతి బృహదంత్వేత్యాహ ప్రజావేన ప్రజానామేవేతేన సూయతే దృఢతమిత్యాహ వనస్పతయో వేద్ర వనస్పతీనామేవేతేన సూయతే భువనతమిత్యాహ యదా వైవసేయాన్ భవతి భువనమగన్యతి వైతమాహుః భువనమేవేతేన గచ్చతి అప్సృషదంతాభిసతమిత్యాహ అపామేవేతేన ఘృతస్య సూయతే వ్యోమసతమిత్యాహ యదా వైవసేయాన్ భవతి వ్యోమాగన్యతి వైతమాహుః వ్యోమేవేతేన గచ్చతి ప్రతిపిషదంతాంతరిక్షతమిత్యాహ యేషామేవేతేన లోకానాగం సూయతే తస్మాద్వాజపేయజాగీన కంచన ప్రత్యవలోహతి అపే బహి దేవతానాగం సూయతే నాగసతమిత్యాహ యదా వైవసేయాన్ భవతి నాగమగన్విది వైతమాహుః నాగమేవేతేన గచ్చతి ఏగ్రహా పంచజనీనా ఇత్యాహ పంచజనానామేవేతేన సూయతే అపాగం సముద్రయ సమిత్యాహ అపామేవేతేన రథస్య సూయతే సూర్యరశ్మికం సమాభృతమిత్యాహ సుకృత్వాయ ఇంద్రవృత్రకం హత్వా అసురాన్ పరాభావ్య సోమావాస్యాం ప్రత్యాగచ్చతే ఏ పితరః పూర్వేర్దురాగచ్చన్ యజ్ఞాగచ్చత్ తమ్ దేవా పునరయాచంత తమేభ్యో న పునరదుః హేభ్రువన్ వరం వృణామహే అథవః పునర్దాస్యామః అస్మభ్యమేవ పూర్వేద్యుక్రియాయి తమేభ్యః పునరదుః తస్మాద్భ్యః పూర్వేద్యుక్రియతే యత్పితుర్భ్యః పూర్వేద్యుః కరోతి పితృభ్యదేవ తద్యజ్ఞం నిష్క్రీయమానః ప్రదముతే సోమాయ పితృవేదాయ స్థానమైత్యాహ పితరేవాధిమపీఠమవరుంధే నిపితా ప్రమీయమాన ఆహేషు సోమపీఠ ఇది ఇంద్రియం వై సోమపీఠ ఇంద్రియమేవ సోమపీఠమవరుంధే ఏనేంద్రియేణ ద్వితీయాభ్యష్యతే ఏతద్వై బ్రాహ్మణం పురావాజశ్రవసా విధామక్రన్ తస్మాత్తేభ్యాక్షరం వేద అభిద్వితీయాంజాయామశ్నుతే అగ్నేకవ్యవాహనాయ స్వధానమయిత్యాహ ఏవమిదనామగ్నిః కంప్రేణాది ఇస్రాహుదేర్జుహోతి నిర్నిదధాది షట్సంపద్యంతే షడ్వారతవః ఋతూనేవ ప్రీణాది తూష్ణీం మేక్షణమాదధాది అస్తి బాహి షక్షర్ణవాన్ మనుష్యా పితరో న ప్రమిపదే విశ్రాహుదేర్జుహోది నిర్నిదధాది షట్సంపద్యంతే షడ్వారతవః ఖలు వే దేవా పితర ఋతూనేవ దేవాన్ పితయన్మీనాది తాన్ పీతాన్ మనుష్యా పితరో న ప్రతిపదే సగదాచ్ఛిన్నం బరిహద్భవతి సగతి మహి పితర నిర్నిదధాది తృతీయేవ ఇతో లోకే పితర తానేవ ప్రీణాది పర అనావర్తతే క్లీనాహి పితర ఓష్మణా వ్యాపృతముపాస్తే ఊష్మభాగాహి పితర బ్రహ్మవాదిన వదంతి ప్రాశ్యా జన్యమన్నమద్యాద్ ప్రభాయక స్యాద్ ఎన్న ప్రాష్ణీయాద్ అహలి స్యాద్ పితృభ్యావిశ్చేత అవగ్రేయమేవ తన్నేవ ప్రాశి తన్నేవ ప్రాశితం వీరం వావే పితర ప్రయంతో హరంతి వీరం వా దదతి దశాంక్షిరత్తి హరణభాగా హి పితర పితృనేవ నిరవదయతే ఉత్తరాయ శిలోపచిందీత పితృనాగిత్యేతీయ నమస్కరోతి నమస్కారో హి పితృనా నమోవపితరసాయ నమోవపితర సుష్మాయ నమోవపితర జీవాయ నమోవపితర మధాయై నమోవపితర మన్యవే నమోవపితర ఘోరాయ పితరో నమోవ ఏకస్మిల్లోకే స్థాస్మాదిస్తేన ఏకస్మిల్లోకే మాంతేన ఏకస్మిల్లోకే స్థా యూయంతే దాం వరిష్ఠా భూయాస్త ఏకస్మిల్లోకే అహం తేషాం వశిష్ఠో భూయాసమిత్యాహ వశిష్ఠ సమానానాం భవతి యగేవం విద్వాన్ పితృభ్యః కరోతి ఏషమే మనుష్యానాం యజ్ఞః దేవానాం వా ఇతరే యజ్ఞాః తేన వా ఏతత్పితృలోకే చరతి యత్ పితృభ్యః కరోతి స ఈశ్వరః ప్రమేతోః రాజావర్తయశ్చ పునరైతి యజ్ఞా వే ప్రజాపతిః యజ్ఞేనైవ సహ పునరైతి న ప్రమాణివో భవతి పితృలోకే వా ఏతద్యజమానశ్చరతి యత్ పితృభ్యః కరోతి సయేశ్వర ఆత్మార్పో ప్రజాపతిస్వామేనంతరమున్నయతమర్హతేత్యాహుజాపత్యర్చాపునరైతి ప్రజాపతిరేవేనంతరమున్నయతి ఆత్మార్చదీయమానః ఓం ఉపరేణారేత ప్రజాపతేరధ్యంత దేవాశ్చాసురాశ్చ తాన్నవ్యజానాత్ ఇమేన్యమేన్యైతి స దేవానగుంశో నకరోత్ తానభ్యశృణోత్ తాన్ పవిత్రేణాపునాత్ తాన్ పరస్తాత్ పవిత్రశ్చ గృహ్ణాత్ ఏ గ్రహాభవన్ తద్గ్రహాణాం గ్రహత్వం దేవతామానేతా యజమానస్య గృహే గృహ్యంతే యద్గ్రహాః విదురేణం దేవాః యస్యైవం విదుషయేతే గ్రహాదిత్యంతే ఏషా వేదామస్యాహుతిః యదుపాగుంశుః సోమేన దేవాయస్తర్పయానేతి ఖలు వే సోమేన యజతే యదుపాగుంశం జుహోతి సోమేనైవ తద్దేవాయస్తర్పయతి యద్గ్రహాణ జుహోతి దేవానేవ తద్దేవాన్ గచ్చంతి యక్షమసాం జుహోతి తేనైవానురూపేణ యజమానస్సు వర్గం లోకమేతి కిం వేదగ్రాసీదిత్యాహు పాత్రాణీతి ఇయం వా ఏతదగ్రాసీత్ బ్రహ్మయాన్యాసన్ తేర్దేవానభ్యాపదమగచ్చన్ ప్రగేతాని దారుమయాని పాత్రాణ్యపశ్యన్ తాన్యకుర్వత తైర్వేదేభ్యాపదమగచ్చన్ యద్దారుమయాని పాత్రాణి భవంతి వ్యాపతమేవ తేర్యజమానో గచ్చతి యాని దారుమయాని పాత్రాణి భవంతి అముమేవ తేర్లోకమభిజయతి యాని మన్మయాని ఇమమేవ తేర్లోకమభిజయతి బ్రహ్మవాదినా వదంతి కాష్టదస్థాలేర్వాయవ్యాః సోమగ్రహణేరిది ఏవా వే పుష్టిమనుఃప్రన్ తస్యారేతే స్తనా ఆసన్ యం వే పుష్టిః కామాదిత్యాదిత్యస్థాల్యాదుష్పదపశోరుష్ప్రన్ ఇదాదిత్యస్థాలే భవతి చతుష్పదదేవతగా పశూన యజమాన ఇమాన్ దుహే తామింద్ర ఉక్షస్థాల్యేంద్రియమదుహత్ ఇదుక్షస్థాలే భవతి ఇంద్రియమేవతగా యజమాన ఇమాన్ దుహే తాం విశ్వే దేవాగ్రేణ స్థాల్యోర్జమదుక్రన్ యదాగ్రేణ స్థాలే భవతి ఊర్జమేవతయాయమాన ఇమాన్ దుహే తాం మనుష్యాధ్రువస్థాల్యాయలదుక్రన్ యద్ధ్రువస్థాలే భవతి ఆయురేవతయాయమాన ఇమాన్ దుహే స్థ స్థాన్యా గృహ్ణాతి వాయవ్యేన జుహోతి తస్మాదన్నేన పాత్రేణ పశోన్ దుహంతి అనన్యేన ప్రతిగృహ్ణంతి అథోవ్యాపదమేవ తద్యజమానో గచ్చతి విభగం సురామశ్వినా నమృతా వాసువేసు చ బిపిపానాశుభస్పతి ఇంద్రం కర్మ స్వావదం పుత్రమివ వితరామశ్వినోభా ఇంద్రావదం కర్మణాదగుంసనాభిః యత్సురామం విపశ్యతీభిః సరస్వతేత్వామఘవన్నభీష్ణాద్ అహాగ్నేహవిరాస్యేతే సుజీవ ఘృతం చ మోయి వసోమః వాయుసలిగం రయిమస్మే సువీరం ప్రశస్కంధేసం బృహంతం యస్మిన్నశ్వాసృభాసూక్షణ పశామేషా అవసృష్టా స ఆహుతాః కీలానపే సోమపృష్టాయ వేధసే హృతామతిజన యచారుమగ్నయే నానాహి వాం దేవహి దగం సదోమితం మాసం సృక్షాథాం పరమే వ్యోమన్ సురాత్మసు సుష్మణే సోమయేషః మామాహికం సే స్వాయ్యోని మామిషన్ యదత్ర శిష్టకం రసిన సుతస్య యదింద్రామిపశ్యతీభిః అహంతరస్య మనసా శివేన సోమగం రాజానమిరుభక్షయామి ద్వే స్మృతే అధనమం పితనాం అహం దేవానామృతమర్త్యానాం తాభ్యామిదం విష్టం భువనగం సమేతి అంతరాపూర్ణమపరం చ గేతం యస్తే దేవవరుణగాయత్రాపాశః అంతరే తేనావహితే యస్తే దేవవరుణపృష్టుఛందాః పాశః అంతరే తేనావహితే యస్తే దేవవర్ణకకలీఛందాః పాశః తందరే తేనావహితే సోమోపానేతస్య రాజ్యమాదత్తే యో రాజా సంద్రాజ్యో వా సోమేన యజతే దేవసువామేతాని హవేగంషి భవంతి ఏతావంతో వై దేవానాగం సవాః తయేవాస్మై సవాన్ ప్రయచ్చంతి తయేనం పునఃస్వందే రాజ్యాయ దేవసో రాజా భవతి ఉదస్థాద్దేవ్యర్విశ్వరూపీ ఆయుర్యజ్ఞపదావధాత్ ఇంద్రాయ గణపతే భాగం మిత్రాయ వరుణాయ చ యం వాగ్నిహోత్రీ యం వా ఏతస్య నిషీదతి యస్యాగ్నిహోత్రీ నిషీదతి తాముత్థాపయేత్ ఉదస్థాద్దేవ్యరితి యం వై దేవ్యరితిః ఇమామేవాస్మా ఉత్థాపయతి ఆయుర్యజ్ఞమదావధారిత్యాహ ఆయురేవాస్మిన్ దధాతి ఇంద్రాయ గణపతి భాగం మిత్రాయ వరుణాయ చేత్యాహ యథాయజురేవైత అవర్తిం వా ఏషైతస్య పాపానం ప్రతిక్షాయ నిషీదతి యస్యాగ్నిహోత్రుపదృష్టా నిషీదతి తాం దుద్ధ్వా బ్రాహ్మణాయ దద్యాత్ యస్యాన్నన్నాద్యాత్ అవర్తిమేవాస్మిన్ పాపానం ప్రతిముంచతి దుద్ధ్వా దదాతి నహ్యదృష్టా దక్షిణా దీయతే పృథివీం వా ఏతస్య భయః ప్రవిశతి యస్యాగ్నిహోత్రం దహ్యమానగ్రస్కందతి యదద్యదుగ్ధం పృథివీమసక్త యదోషధీరప్యసరద్యదావః పయోగృహేషు పయోమగ్భిజాసు పయోమత్స్యేషు పయోమస్తు తన్మయీత్యాహ పయదేవాత్మన్ గృహేషు పశుషు సత్తే అవోపసృజతి అద్భిరేవైనతాప్నోతి యో వై యజ్ఞస్యాత్తేనానాత్రగం సగం సృజతి ఉభే వైదేతస్యాక్షదః ఆక్షతి ఖలు వా ఏతదగ్నిహోత్రం యద్దుఃఖ్యమానగ్రస్కందతి యదభిదుఃఖ్యాత్ ఆత్తేనానాత్రం యజ్ఞస్య సగం సృజేత్ తదేవ యాదృక్యేదృక్ష హోతవ్యం అథాన్యాం దుగ్ధాం హోతవ్యం అనాత్రేనైవాత్రం యజ్ఞస్య నిష్కరోతి యద్యుద్రస్య స్కందేత్ యత్తదోహుత్వా పునరేయాత్ యజ్ఞం విచ్ఛిద్యాత్ యత్ర స్కందేత్ తన్నిహర్ధ్య పునర్గృహ్ణీయాత్ యత్రైవ స్కందతి తదేవేన పునర్గృహ్ణాతి తదేవ యాదృక్యేదృక్ష హోతవ్యం అథాన్యాం దుగ్ధ్వా పునర్హోతవ్యం అనాహార్తైనైవార్తం యజ్ఞస్య నిష్కరోతి నివారేణస్య యజ్ఞశ్చిద్యతే యస్యాగ్నిహోత్రేభిశ్రుతే స్వాంతరా ధావతి రుద్రః ఖలు వా ఏషః యదగ్నిః యద్గామన్మత్యా వర్తయే రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమానః స్యాత్ యదమోహం వది సించేత్ అనాజ్ఞమగ్నేనాపహ అనాజ్ఞమాభ్యామపి దధ్యాత్ నారిహపత్యాద్భస్మాదాయ ఇదం వ్యక్తమిచక్రమయ్యాహమనీయాంసయన్నుగ్రవేత్ యజ్ఞో వే విష్ణు యజ్ఞేనైవ యజ్ఞకం సంతనోది భస్పదాపదమపిశాంతై నిహారేతస్యాహమనీయోగారిహపత్యం కామయతే నిహారిహపత్యాహమనీయం యస్యాగ్నిమద్భుతకం సోర్గోభిరిం రోచతి గర్భేణ హిరణ్యం ప్రవర్ధ్య పురస్తాద్భరేత్ అథాగ్న్యం తథాగ్నిహోత్రం యద్ధిరణ్యం పురస్తాద్ధరతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవేణం పశ్చన్నుద్ధరతి హిరణ్యం పోగ్నిహోత్రం దాగధేయ దైవేణం ప్రణయతి బ్రాహ్మణార్ధేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేణం దేవతాభిరుద్ధరతి అగ్నిహోత్రముపసాద్యాతమిదో రాసీత వ్రతమేవ హతమనం మ్రియతే అంతం వాజేషు ఆత్మనో గచ్చతి యస్తామ్యతి అంతమేష యజ్ఞస్య గచ్చతి యస్యాగ్నిమనుద్ధృతకం సోర్గోభినిమ్రోచతి పునః సమన్యజుహోతి అంతే దైవాంతం యజ్ఞస్య నిష్కరోతి వరుణో వాజేషస్య యజ్ఞం గృహ్ణాతి యస్యాగ్నిమనుద్ధృతకం సోర్గోభినిమ్రోచతి వారుణం నిర్ణిర్ణవేద్ తేనైవ యజ్ఞం నిష్క్రీణీతే నివారేతస్యాహమనీయోగార్హపత్యం కామయతే నిగార్హపత్యాహమనీయం యస్యాగ్నిమనుద్ధృతకం సోర్గోభ్యుదేతి చతుర్గృహీతమాజ్యం పురస్తాద్ధరేత్ అథాగ్న్యం అథాగ్నిహోత్రం యదాజ్యం పురస్తాద్ధరతి ఏతద్వాగ్నే ప్రియం ధామ యదాజ్యం ప్రియణైవేనం ధామ్నా సమర్థయతి యజ్ఞం పూర్వకం హరత్యథాగ్నిహోత్రం భాగధేయ నైవేనం ప్రణయతి బ్రాహ్మణార్ధేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేనం దేవతాభిరుద్ధరతి పరాజీవా ఏతస్మై వృక్షంతే వృక్షతి యస్యాగ్నిమనుద్ధృతకం సోర్గోభ్యుదేతి కేతునాయుషదాం యజ్ఞం దేవేభిరన్విధం దేవేభ్యో వసుమత్తమగ్ని స్వాహేయు ప్రత్యం నిషర్గ్యాజ్యేన జిహుయాత్ ప్రతిజేమేవాస్మై వివాసయతి అగ్నిహోత్రముపసాధ్యాతమిదో నాసీత రథమేవ హతమనం మ్రియతే అంతం వాయేష ఆత్మనో గచ్చతి యస్తామ్యతి అంతమేష యజ్ఞస్య గచ్చతి యస్యాగ్రమణద్ధృతకం సోర్గోభ్యుదేతి పునః సమన్యజుహోతి అంతే దైవాంతం యజ్ఞస్య నిష్కరోతి మిత్రో వాయేషస్య యజ్ఞం గృహ్ణాతి యస్యాగ్రమణద్ధృతకం సోర్గోభ్యుదేతి మైత్రం చరణ నిర్మమేద్ తేనైవ యజ్ఞం నిష్క్రీణీతే యస్యాహవనీయేనద్వాదే కారిహవత్యముద్వాదేద్ యదాహవనీయమనద్వాప్యకారిహవత్యం మన్థేద్ విచ్ఛిన్యాద్ భ్రాతృవ్యమస్మై జనయేద్ యద్వై యజ్ఞస్య వాస్తవ్యం క్రియతే తదనురుద్రోపచరతి యద్గోపమన్వపశ్యేద్ వాస్తవ్యమగ్నిముపాసీత రుద్రాస్య పశోన్ ధాతుక స్యాత్ ఆహవనీయమద్వాప్య నారిహపత్యం మన్సేత్ ఇద ప్రసవం జ్ఞే అగ్ని స్వాద్యోదేనాథవేదాః సగాయత్రయా తిష్ఠభాజగత్యా దేవేభ్యో అద్యం వహత ప్రజానన్నితి ఛందోభిరేవేణ స్వాద్యోనే ప్రజనయతి గారిహపత్యం మన్సతి గారిహపత్యం వా అన్వాహిదాగ్నే పశవ ఉపతిష్టంతే సైనుద్వాయతి తదను పశవోహ క్రామంతి విషేరయ్యేన స్వ సమసేద్యుమ్నాయ ఊర్జేపత్యాయేత్యాహ పశవో వైరణిః పశూనేవాస్మై రమయతి సారస్వతో త్వోత్సవ సమిన్ధాతామిత్యాహ రిక్షామే వై సారస్వతా ఉత్సవ యక్షామాభ్యామేవైనగుంసమింధె సంబ్రాణతి విరాటధేత్యాః రసంతరం వై సంబ్రాణ్ బృహద్విరాట్ తాభ్యామేవైనగుంసమింధె వజ్రో వై చక్రం వజ్రో వా ఏతస్య యజ్ఞం విచ్ఛిణత్తి యస్యానో పార్థో వాంతరాజ్ఞీయాది ఆహవనీయముద్వాప్య బాలిభవత్యానుద్ధరేత్ నిరగ్నే పూర్వం ప్రభుతం పదగం హిరే సూర్యస్య రశ్మీనన్వా తదాన తత్రయిష్టామరసంభరైతం సన్నస్తుమత్యావాజమత్యేతి పూర్వే నైవాస్తి యజ్ఞేన యజ్ఞమనుసంధనోతి తమగ్నే సప్రథా అసేత్యాహ అగ్నిః సర్వా దేవతాః దేవతాదేవ యజ్ఞకం సంతనోతి అగ్నయే పథికృతే పురోడాశమష్టాకపాలం నిర్వవేద్ అగ్నిమేవృతిగదగ్నిస్వేన భాగధేయేనోపధావని సగేవైనయ్యజ్ఞయం పంథామభినయని అనడ్వాన్ దక్షిణా వహేత్యేరసమధ్యై యస్య ప్రాతస్తవనే సోమో శిరిచ్యతే బాభ్యన్నిరగం సమనం కామయమానోభ్యరిచ్యతే గౌభ్యైరి మరుతాభిర్ధయర్థయేషు కురువంతి హినస్తివే సంధ్యసీతం సంధీవ ఖలు బాలేతత్ యత్సవనస్యాదిలిప్యతేర్ధయత్వేషు కుర్వంతి సంధ్యశ్రాంత్యైః గాయత్రగుం సామభవతి పంచదశస్తోమః తేనైవ ప్రాతస్సమనాన్నయంతి మరుత్వదేషు కుర్వంతి తేనైవ మాధ్యంతి నాత్సవనాన్నయంతి హోదశ్చమసమనోన్నయంతి హోదానుషగుం సతి మధ్యదగేవ యజ్ఞగుం సమాదధాతి యస్య మాధ్యంతినే సమనే సోమో నిరిచ్యతే ఆదిత్యంతరీయ సమనం కామయమానోభ్యతిరిచ్యతే గౌరవేదకం సాంభవతి అతిరిక్తం వై గౌరవేదం అతిరిక్తం యత్సవనస్యాతిరిచ్యతే అతిరిక్తస్య శాంత్యై వన్మహాగుంభజ సూర్యేది కురువంతి యస్యైవాదిత్యస్య సమనస్య కామేనాతిరిచ్యతే తేనైవైనం కామేన సమర్థయంతి గౌరవేతకం సాంభవతి తేనైవ మాధ్యంతి నాత్సమనాన్వయంతి సప్తదశస్తోమః తేనైవ తృతీయసమనాన్వయంతి హోతశ్చమసమనాన్వయంతి హోతానుషకం సతి మధ్యత ఏవ యజ్ఞకం సమాదధాతి యస్య తృతీయసమనే సోమో దరిచ్యేత ముఖ్యం కుర్వీత యస్యోక్తే దరిచ్యేత అతిరాత్రం కుర్వీత యస్యాతిరాత్రే దరిచ్యతే తద్వేదుష్ప్రజ్ఞానం యజమానం వా ఏతత్ పశవ ఆసాక్రియంతి బృహత్సామభవే బృహద్వారిమాన్ లోకాందాధార బాలిహతాః పశవః బృహదేవాస్మై పశూందాధార శిపవిష్టవదేషు కుర్వంతి శిపవిష్టో వై దేవానాం పుష్టం పుష్టే వై నగుం సమర్థయంతి హోదశ్చమసమనోన్నయంతే హోదానుషకం సతి మధ్యత ఏవ యజ్ఞకం సమాదధాతి ఏకైకో వై జనతాయామింద్రః ఏకం వా ఏతామింద్రమభితకం సునుతః యోద్దోషకం సునుతః ప్రజాపజరుమారేష వితాయతే యజ్ఞః యస్య గ్రామాణో దంతాః అన్యతరం వా ఏతేషకం సన్నో నిర్భక్షతి పూర్వేణోపసృత్యా దేవతాయత్యాహుః పూర్వోపసృతశ్చ వై శ్రేయాన్ భవతి ఏతి మంత్యాగ్రాణి భవంత్యభిజిత్యై మరుత్పదే ప్రతిపదః మరుతో వై దేవానామపరాజితమాయతనం దేవానామేవాపరాజిత ఆయతనేతనే ఉభయ బృహత్సంతరే భవతః యం వావరసంతరం అసో బృహతే ఆభ్యామేవైనమంతరేతి వాచశ్చ మనసశ్చ ప్రాణాచ్చ పానాచ్చ దివశ్చ పృథివ్యాశ్చ సర్వస్మాద్విత్తాద్వేద్యాత్ అభివర్తా బ్రహ్మదామం భవతి స్వర్గస్య లోకస్యాభివృత్యై అభిజిద్భవతి స్వర్గస్య లోకస్యాభిజిత్యై విశ్వజిద్భవతి విశ్వస్య జిత్యై యస్య భూయాగం సోయజ్ఞకృతమహిత్యాహు స దేవతావృంతరి యజ్ఞష్టోమ స్వామః పరస్తాత్ స్యాత్ ముఖ్యం కుర్వీత యజ్ఞుఖ్య స్యాత్ అతిరాత్రం కుర్వీత యజ్ఞకృతుభిరేవాస్య దేవతావృంతే యోగేచ్ఛందాభిరభిభవతి తథకం సంమతోరభిభవతి సంవేశాయత్వోపవేశాయత్వేత్యాహ ఛందాగం సమే సంవేశోపవేశః ఛందోభిరేవాస్య ఛందాగస్యభిభవతి ఇష్టర్గోవార్పిజా మధ్వర్యః ఇష్టర్గః ఖలు వేపోర్వోష్టుః క్షీయతే ప్రాణాపానో మృత్యోర్మా పాదమిత్యాహ ప్రాణాపానయో ఏవ శ్రయతే ప్రాణాపానో మావాహాశిష్టమిత్యాహ నయనం పురాయుధ ప్రాణాపానో జహిత ఆర్తిం వా ఏతే నియంతే ఏదాహం దీక్షితానాహం ప్రమీయతే తయ్యత భవద్వేజః క్రూరకృతాం వేషాం లోకస్యాత్ ఆహరదేతి బ్రూయాత్ తం దక్షిణతో వేద్యే నిధాయ సర్పరాజ్ఞయా యజ్ఞస్తుజః ఇయం వే సర్పదో రాజ్ఞీ అస్యాయేవైనం పరిసరతి వ్యర్థంతదిత్యాహుస్తమితి హోదాత్మ ప్రాచీనామీతి మహాజ్వాలీయం పరీయాత్ యామేన ప్రమన్ సర్పరాజ్ఞీనాం కీర్తయేత్ ఉభయో దేవేనం లోకయో పరిజతతి అథో ధువం దేవేనం అథోన్యేవాస్మైభువతే తృష్పరియంతే తేనిమే లోకాః ఏభ్యదేవేనం లోకేభ్యో సుపతే తృష్పునః పరియంతే షట్ సంపద్యంతే షట్వారి తమః ఋతుభిరేవేనం ధువతే అగ్నాయోగం శివమసైర్పతిపదం కుర్వీరన్ రసంతరసామేషాగం సోమ స్యాత్ ఆయురేవాత్మం దశతే అథో పాపానమేవ విజహతోయంతి అసూర్యం వా ఏతస్మాద్వన్నం కృత్వా అథవో వీర్యమపక్రామంతి యస్య యోగో విరోహతి పాష్ట్రం బహు రూపమాలభేద పష్టావే రూపాణామీశే యదేవ రూపాణామీశే సోస్మిన్ పశూన్ వీర్యం యచ్చతి నాస్మాత్ పశవో వీర్యమపక్రామంతి ఆత్మ ఏతే నియంతి ఏషాం దేక్షిణానామగ్నిరుద్వాయతి యదాహవనీయముద్వాయేత్ యత్తం మంచేత్ విచ్ఛిన్యాత్ భ్రాతవ్యమస్మే జనయేత్ యదాహవనీయముద్వాయేత్ ఆగ్నేయేద్ధాదుద్ధరేత్ యదాగ్నేయేద్ధముద్వాయేత్ గార్హవత్యాదుద్ధరేత్ యద్గార్హవత్యముద్వాయేత్ అత ఏవ పునర్మంథేత్ అత్ర వసతిలయతే యత్ర ఖలు వేదేన ఉత్తమం పశ్యంతి తదేన మిచ్ఛంతి యస్మాద్దారోరుద్వాయేత్ తస్యారణీ కుర్యాత్ కురుమగమపి కుర్యాత్ ఏషావాగ్నే ప్రియాతనోః యత్క్రముఖః ప్రియ ఏవేనం తనువా సమర్థయతి గార్హవత్యం మంథతి గార్హవత్యో వా అగ్నేర్యోనిః స్వాదేవేణం యోనేర్జనయతి నాస్మేభ్యాదర్మ్యంజనయతి యస్య సోమోపదస్యేత్ సువర్ణకం హిరణ్యం వేధా విచ్ఛిద్య ప్రతిషేయన్యదాసూయాత్ నిహుయాదన్యత్ సోమమేవాభిషణోతి సోమం జుహోతి సోమస్య వా అభిషోయమానస్య ప్రియాతనోదర్క్రామత్ తత్సువర్ణకం హిరణ్యమభవత్ యత్సువర్ణకం హిరణ్యం కుర్వంతి ప్రియదేవేనం తనుపాసమర్థయంతి యస్యా క్రీడకం సోమపహరేయుః క్రీడీయా దేవా సైవ జతః ప్రాయశ్చిత్తిః యస్య క్రీడమపహరేయుః ఆదారాగశ్చ ఫాల్గుణాని చాభిషణుయాత్ గాయత్రీయగం సోమమాహరత్ తస్క యోగం స పరాపదత్ తారారా అభవన్ ఇంద్రవృత్రమహన్ అస్య వర్గః పరాపదత్ తాని ఫాల్గుణాన్యభవన్ పశవో మే ఫాల్గుణాని పశవః సోమో రాజా యదా రాజాగశ్చ ఫాల్గుణాని చాభిషణోతి సోమమేవ రాజానమభిషణోతి శ్రుతేన ప్రాతస్స వనే శ్రీనాయాత్ దర్ధా మధ్యందినే మేన విశ్వేణ తృతీయత వనే అగ్నిష్టోమ సోమస్యాంతరసామ యరేవర్తిజో వృతాస్యః హరేణయ్యాజయేయుః ఏకాంగాన్ దక్షిణాన్ దద్యాత్తేభ్యేవ పునః స్వామం గ్రేణీయాత్ యజ్ఞేనైవ దద్యమిచ్ఛతి సైవ ప్రాయశ్చిక్తిః సర్వాభ్యోవాచేన దేవతాభ్యః సర్వేభ్య పృష్ఠేభ్య ఆత్మానమాగురతే యః సత్రాయాగురతే ఏతావాన్ ఖలు వై వరుణః యావదస్య విత్తం సర్వవేదసేన యజేత సర్వపృష్ఠాశ్చతోమ స్యాత్ సర్వాభ్యగేవ దేవతాభ్యః సర్వేభ్య పృష్ఠేభ్య ఆత్మానమాగురతే కవమానస్వర్గనః పవిత్రేణ విదర్శనిః యః పోనాతు పునాతు మా వనంతు మా దేవజనాః వనంతు మనబోధయా వనంతు విశ్వాయవః యాదవేన పవిత్రవత్ పవిత్రేణ పునాహి మా శుక్రేణ దేవదీర్యతే అగ్నే కృత్వార్కృతో గుమ్రణో యత్తే పవిత్రమర్థిః అగ్నే విదదమంతరా బ్రహ్మదేన పునీమహే ఉమాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాద్ యస్యే వక్మే స్తనవో వేదపృష్ఠాః తయా మదంతస్య సమాజ్యేషు అయజ్ఞస్యా మమతయోనయీనాం వైశ్వానరోరస్మి ధర్మాపునాద్ బాధ ప్రాణేనేషు రామయోభూః యా వా పృథివీ మయసామయోభిః ృష్ణేర్దేవమన్నభిక్షేర్పునాభిమానద ఏనాపో దివ్యంగశేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మపునీమహే యః పావమానే లభ్యేతి ఋషిభిః సంభృతగుంసం సర్వగుంసభూతమశ్నాది సుజితం మాదరిష్మన పావమానేర్యో అధ్యేతి సంభృతగుణసం తస్మై సరస్వతీరివే క్షీరగుం సర్వ్యర్మధూతకం పావమానే స్వస్తయనే సుఖాయి వయస్పతేః సంభృతోర్ధః బ్రాహ్మణే సుమృతగం హితం పావమానే ప్రతిసంతునః విమల్లోకమసోమం కామాన్ సమర్థయంతునః దేవే దేవై సమాభృతాః పావమానే స్వస్తయనే సుఖాయుతశ్చ్యుతః సంభృతోరతః బ్రాహ్మణే సుమతగం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదాః తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు వా రాజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మపునీమహే ఇంద్రస్వనేతి సహమాపునాదో సోమస్వస్త్యావరణ సమీచ్యా యమో రాజా ప్రవణాభిపునాదుమా జాతవేదామోర్జయం జాపునాదో.